164 హారహారికుచాభోగా సం భా హారహారికుచాభోగా హరస్య పరమేశ్వరస్య ఇమే సంబంధినః హారాః ఈశ్వరత్వా ప్రకామత్వ నిత్యతృప్తత్వాదయో గుణాః తాన్ హరతి తద్విపరీత అవిద్యాధా నేన ఉత్సాదయతితి హారహారి కుచయోరా భోగః పర్యంత భూమ్యః 250 లలితా త్రిశతి భాష్య యస్యాః సా తథా పరమేశ్వరస్య తద్విషేక వాంఛయా తదేకస తమనస్వేన తత్కారణీభూతా విద్యానస సుప్తత్వేన ససీకృతమాయత్వ స్వరు వేశ్వరత్వ సమానాధికరణ ఆప్త కామస్వాదేహ అపహృతాగి జీవేశ్వరయో రేకత్ర శేషాం తద్గుణానాం చ సమానాధికరణ్య యోగాదిత్యరః తథా చ ఈశ్వరస్య మదిష్ట సాధన మిత్యన్యత పదార్థే బుద్ధిమత్వస్యైన బహుభనన రూపతయా తస్య జగదారత్వాధాయ కా ఇత్యధిక గుణో తేత్రేణ విషయత్వేన భోగస్యతిశయో తీరితి వాకార ద్రష్టవ్యం 1 అథవా హారాన్ ముక్తాసృజ హరతి ఆదత్తే ఇతి హారహారి కుచాభోగోయస్యాః నేతి తథా షట్ ప్రకారణ ముక్తా హరేణ యథోచిత కాలం భూషి తనతీతి భావః ఓం హారహారి కుచాభోగాయే నమః ఆం వి హకునకు పరమేశ్వరునకు సంబంధించిన ఈశ్వరత్వ ఆప్తకామత్వ నిత్యతృప్తత్వాది గుణమాయలు హారములనబడును. ఆ గుణములను హరించినది ఆ యాపకామత్వాది గుణములకు వ్యతిరేకమైన యవిద్య కామకర్మల నాధానము చేత కల్పించుట చేతనాశముందించున్నదిగాన హారహారి ఎనబడును. ఈశ్వరగుణపహారకమైన కుచాభోగము అనగా సనమండలము గలదిగాన దేవి హారహారి కుచాభోగాయని స్తుతింపబడుచున్నది. 251 శంకర గ్రంథ రత్నావళి దీర మండల విషేకమైన వాంఛ స్తనమండలము నందే సకమైన మనోదశ అట్లగుటకు కారణమైన అవిద్యకు వశమై ఎండే మనోశరుత్తిమత్వము వీనిచేతి పరమేశ్వరు యొక్కనసి కృతమాయత్వము స్వరూపముచేత ఈశ్వరత్వము దీనితో సామానాధికారణ్యము గల ఆస్తకామత్వాదిగుణములు జీవుని యందు అపహృతములేనవి. ఏలనా జీవేశ్వరులకు జీవగుణములకు ఈశ్వర గుణములకు ఒకచోట సామానాధికరణ్యము పొసగదు. కాగా నాకిష్ట సాధనమైనది అని ఇతర పదార్థమునందు బుద్ధిగల ఈశ్వరునకే ఎక్కోహు బహుశ్యాం ప్రజాయేయ అని బహుభవన రూపమైన ఇచ్ఛ గలిగినది. అందువలన పరమేశ్వరినాన నామరూపాత్మకమైన జగద్రూపమును సంపాదించునదని చెప్పుటకు అధిక గుణోత్ప్రేక్షకు విషయమైన కుచాభోగము యొక్క యతి సయోక్తి చెప్పబడినదని దర్శింపనగును. అథవా ముముత్యాల హారములను గ్రహించినట్టి కుచాభోగము గలదిగాన పరమేశ్వరికి ఈ నామము అన్వర్థము. దేవి తగిన కాలమునందు 6 వరుసల ముఖాహారమును అలంకరించుకొనున్నదని భావము.